భూకంపాలు పుస్తకం 3వ భాగం. అత్యధిక విధ్వంసం లిస్బన్ నగరంలోనే జరిగినా పోర్చుగల్లో ఇతర ప్రాంతాలలో కూడా విధ్వంసం తప్పలేదు. దక్షిణాన స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ దాటగా వచ్చే మొరాకోలో కూడా వేల మంది మరణించారు. దక్షిణ యూరప్ మాత్రమే కాక ఉత్తరాన ఇంచుమించు స్కాట్లాండ్ వరకు కూడా, అంటే కొన్ని మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత గల సువిస్తార భూభాగంలో కంపన తెలిసి వచ్చింది. అప్పటి నుండి యూరప్లో భూకంపాల మీద ధ్యాస పెరిగింది. భూగర్భంలో చిక్కుకున్న గాలి గురించి అరిస్టాటిల్ చెప్పిన కథలని జనం నమ్మటం మానేశారు. 1800 నాటికి శక్తి యొక్క తత్వం గురించి, భూమి యొక్క అంతరంగ నిర్మాణం గురించి శాస్త్రవేత్తలు కొంత తెలుసుకున్నారు. భూగర్భంలో పెద్దగా గాలి లేదని కూడా తెలుసుకున్నారు. పోని ఉన్నా కూడా దానికి భూకంపాలు కలగచేసేటంత శక్తి లేదని కూడా అర్థం చేసుకున్నారు. భూమి అంతరంగ నిర్మాణాన్ని అధ్యయనం చేసిన వారిలో ఇంగ్లాండ్కు చెందిన జాన్ మిచెల్ ఒకడు. భూమిని తవ్వినప్పుడు బహిర్గతమయ్యే రాతిలోని పదార్థం పొరలు పొరలుగా ఉంటుందన్న విషయాన్ని ఎంతోమంది లాగానే అతడు గమనించాడు. ఆ పొరలనే స్థరాలు అంటారు. కొన్నిసార్లు ఈ పొరలు చదునుగా బల్లపరుపుగా ఉంటాయి, మరికొన్నిసార్లు వంపు తిరిగి ఉంటాయి. వాటిని చూస్తే భూమి అంతరంగాన్నే ఏదో మెలిపెట్టినట్టు ఉంటుంది. 2 రాతి పొరలు ఒకదానినొకటి రాచుకున్నప్పుడు ఆ పొరలు అలా మెలిపెట్టబడి ఉంటాయని 1760లో మిచెల్ ప్రతిపాదించాడు. పొరలు రాచుకున్నప్పుడు కంపనలు పుట్టి అక్కడి నుండి నలుదిశలా వ్యాపిస్తాయి. ఆ కంపనలే భూకంపాలు అన్నాడు మిచెల్. సముద్రగర్భంలో పుట్టిన భూకంపమే సునామీకి కారణం అని సూచించిన మొదటివాడు మిచెల్. లిస్బన్లో జరిగింది సరిగ్గా అదే అన్నాడు. వివిధ ప్రాంతాలలో భూకంపం అనుభవమైన కాలాలను బట్టి కంపనలు ఎంత వేగంగా ప్రయాణిస్తాయో లెక్కబెట్టవచ్చు. అదేవిధంగా కంపనలు ప్రయాణించే మార్గాలను గుర్తించి కంపనలు ఎక్కడ నుండి ఆరంభమయ్యాయో కూడా అంచనా వేయవచ్చు. మొదట భూకంపం ఎక్కడైతే పుట్టిందో, రాళ్ళు ఎక్కడైతే రాసుకోగా భూకంపం పుట్టిందో ఆ ప్రదేశాన్నే భూకంపం యొక్క అధికేంద్రం అంటారు. భూకంపాలు తరచూ అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతాలలో వస్తాయని ప్రాచీనులలాగానే మిచెల్ కూడా గమనించాడు. ఉష్ణం చాలా ముఖ్యమైన శక్తి స్వరూపం అని అతడికి తెలుసు. అగ్నిపర్వతాలలోని ఉష్ణశక్తే భూకంపానికి కావలసిన శక్తిని సరఫరా చేస్తుందని భావించాడు మిచెల్. బహుశా అగ్నిపర్వతాలలోని వేడి వలన భూగర్భ జలాలు వేడెక్కి ఆవిరి కావచ్చు. అలా ఆవిరైన నీరు రాళ్లను కదిలించి భూకంపం సృష్టించవచ్చు. అరిస్టాటిల్ వాదన మీద ఇది ఒక పైమెట్టు. కానీ భూకంపాల గురించి శాస్త్రవేత్తలకి ఇంకా ఎలా తెలిసింది? మిచెల్ చెప్పిన భూకంప తరంగాలని అధ్యయనం చేయడానికి వీలవుతుందా? సరిగ్గా భూకంపం సంభవిస్తున్న ప్రదేశంలో దానిని అధ్యయనం చేయడం అంత శ్రేయస్కరం కాకపోవచ్చు. 1755 నవంబర్ 1న లిస్బన్లో వచ్చిన భూకంపాన్ని అధ్యయనం చేయడానికి ఎవరైనా పూనుకొని ఉంటే 5 నిమిషాలలో వాళ్ళు కీర్తిశేషులు అయ్యుండేవాళ్లే. కానీ భూకంప తరంగాలు దూరంగా ప్రయాణిస్తున్న కొద్దీ బలహీనమవుతాయి. భూకంపం అధికేంద్రం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాస్త్రవేత్త ఆ తరంగాలని సురక్షితంగా అధ్యయనం చేయవచ్చు. పైగా భూకంపాలలో ఎన్నో తరగతులు ఉన్నాయన్న విషయాన్ని మరచిపోకూడదు. గొప్ప విధ్వంసాన్ని సృష్టించగల భూకంపాలు తక్కువే. కానీ కొద్దిగా కిటికీలను టపటపలాడించే, తలుపులని దడదడలాడించే భూకంపాలు చాలా ఉంటాయి. అసలు తెలిసి తెలియనట్లు వచ్చిపోయే బుల్లి భూకంపాలు మరెన్నో.